శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పదమల్జరి పూచిన పూవా, సిరి సిరి మూవా, సిరి సిరి యతి రాజుకు జతి స్వరముల పరిమళమ్యువా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, నటనాంజలితో బ్రతుకును ధరించనివా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, పరుగా పక పయనించవి తలపులనావా, పడమర పడగలపై మెరిసే తారలకై, పడమర పడగలపై మెరిసే తారలకై, రాత్రిని వరించకే సంధ్యా సుందరి, తూరుపు వేదికపై వేకువ నర్తకివై, తూరుపు వేదికపై వేకువ నర్తకివై, ధాత్రిని మురిపిల్చే కాంతులు చిందరి, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, ఎదురించిన హృదయ రవళి ఓంకారం కాని, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పదమల్జరి పూచిన పూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా. చలిత చరణ జనితం నీ సహజ విలాసం, ఉజ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణ కమలం స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహః.